వారు వెళ్లిన రెండేళ్లకు ధార్మికుడైన ధర్మరాజు వారి ఎడబాటు నోర్వలేక, నేను కలలో బలహీనురాలనుగా కుంతిని చూచినాను. మన తల్లిని చూడవలెనని నా మనస్సు కోరుచున్నది. మహాత్ములగు విదుర సంజయులను పితరులను దర్శించి రావలనను కొనుచున్నాను. మనమందరము కలిసిపోవుట యుక్తమని తోచుచున్నది అని పలుకగా, పాండవులు ద్రౌపది సుభద్ర ఉత్తర నగర జనులు సతయూపాశ్రమము చేరిరి. అచట విదురుడు మాత్రము కనబడలేదు. అతని గూర్చి ధర్మరాజు ధృతరాష్ట్రుని అడిగెను. ధృతరాష్ట్రుడు అతడు ఎక్కడో ధ్యానము చేయుచుండునని చెప్పెను. మరునాడు తీవ్ర తపస్సుచే కృషించిన విదురుని చూచి ధర్మరాజు నమస్కరింపగా, విననట్లు స్థానువులను నాతడుండెను. ఒక్క క్షణములో విదురుని నుండి ఒక మహాద్భుత తేజము వెడలి ధర్మరాజులో లీనమయ్యెను. ధర్మరాజు విదురుని మరణమునకు దుఃఖించి వానికి దహన సంస్కారము చేయబూనగా, నా శరీరవాణి అతని శరీరమును దహింపవలసిన పని లేదని పలికెను. అంతటా పాండవులు గంగలో స్నానము చేసి ధృతరాష్ట్రునకు జరిగిన విషయమును తెలిపిరి. పిమ్మట పాండవులు పౌరులను వెనుకటి ఆశ్రమమునకు వచ్చిరి. అప్పుడు వ్యాస మహర్షి, నారదుడు కొందరు ఇతర మునులను పాండవుల వద్దకు వచ్చిరి. అప్పుడు కుంతి వ్యాసుని చూచి, తపోధన ద్వైపాయన, నాకు కుమారుడైన కర్ణుని చూడవలెనని కుతూహలముగానున్నది. నాకాతనిని చూపించుము, ఇందుకు నీవే సమర్థుడవు అని పలుకగా, గాంధారి దుర్యోధనుని వాని సోదరులను చూపించుమనెను. సుభద్ర అభిమన్యుని చూపుమనెను. అంతట వ్యాసుడు గంగాతీరమున ప్రాణాయామము చేసి ఆ దేవిని హృదయ కమలమున ధ్యానించి ధర్మరాజాదులను రావింపగా, వారు గంగలో స్నానము చేసి పరిశుద్ధులైరి. వ్యాసుడు పరదేవతను ఇట్లు స్తుతించెను. ఓ బ్రహ్మరూపిణి మణిద్వీపవాసిని, నీకు నమస్కారములు. నేను మరణించిన వారిని చూపలేను. నీవే ఆ అమృత వీరులను చూపించుమనగా, భువనేశ్వరి స్వర్గము నుండి మృత వీరులను రావించి అక్కడి వారికి చూపెను. అట్లు చనిపోయి మరల కనబడిన తమ యాప్త బాంధవులను కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులు చూచి ముగ్ధులై శ్రద్ధాంజలి ఘటించిరి. పిమ్మట వ్యాసుని అమిత మహిమ చే వచ్చిన వారు మరల తమ తమ స్థానములకు పంపబడిరి. ఈ విధముగా పాండవులు దేవీ దయవలన ఇంద్రజాలము వంటి దృశ్యమును చూచిరి. తరువాతనందరూ తమ తమ నివాసములకు వెళ్ళిరి. ఆనాటికి మూడవ దినమున ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి సహితుడై వనమందలి దావాగ్నిలో పడి భస్మమయ్యెను. సంజయుడంతకు పూర్వమే ధర్మరాజును ధృతరాష్ట్రుని వదిలి తీర్థయాత్రకు వెళ్ళెను. ఈ విషయములు నారదుని వలన తెలుసుకొని ధర్మరాజు మిగుల దుఃఖించెను. కౌరవుల నాశము పిమ్మట 36 ఏళ్లకు యాదవులెల్లరూ ప్రభాస తీర్థము ననుసరించిరి. శ్రీకృష్ణుడవతారము చాలించుట విని వసుదేవుడు భువనేశ్వరీదేవిని ధ్యానించుచు ప్రాణములు వదలెను. అర్జునుడు మరణించిన యాదవులకు తగినట్లు దహనాది సంస్కారముల నొనర్చెను. అష్టమహిషులు శ్రీకృష్ణునితో పాటు దహనము నొందిరి. రేవతితో బలరాముడు నగ్నిలో దహింపబడెను. అర్జునుడు ద్వారక నుండి జనులను వెడలించిన పిమ్మట సముద్రమా పట్టణమును ముంచివైచెను. అర్జునుడు అనిరుద్ధుని కొడుకును ఇంద్రప్రస్థపురమునకు రాజుగా చేసెను. తరువాత అర్జునుడు తన కష్టములన్నింటినీ వ్యాసునకు చెప్పి దుఃఖించెను. చోరులు కృష్ణుని భార్యల సొమ్ములను హరించిరి. వ్యాసునిచే నోదార్చబడి అర్జునుడు తేజోహీనుడై జరిగిన దంతయు ధర్మరాజునకు తెలిపెను. ధర్మరాజు 36 వయసుగల పరీక్షిత్తునకు పట్టము గట్టెను. పిమ్మట తమ్ములతో ద్రౌపది తోడనూహి మాద్రికి వెళ్ళి అచటనే ప్రాణములు వదిలిరి. పరీక్షిత్తు పరమధార్మికుడు రాజర్షి. పరీక్షిత్తు శాపగ్రస్తుడగుట. పరీక్షిత్తు 60 చక్కగా పరిపాలించెను. ఒకనాడు అతడు అడవికేగెను. అచట వేటాడుచు మధ్యాహ్నము వరకు తిరుగుటచే బాధపడజూచెను. దగ్గరలో ధ్యాన నిమగ్నుడైన ఒక మునిని చూచి జలమిమ్మనెను. అతడు సమాధిలో నుండి మాట్లాడలేదు. పరీక్షిత్తు దప్పికచే కలిమాయ వలన కోపించి అచట చచ్చిపడియున్న పామును మహర్షి మెడలో వేసెను. ముని ధ్యాన నిశ్చలుడై అట్లే యుండెను. రాజు ఇంటికి వెళ్ళెను. ఆ ముని కుమారుడు శృంగి మహాతేజస్సాలి, గొప్ప శక్తిమంతుడు. అతడు తన మిత్రులతో ఆడుకొనుచుండెను. ఆ బాలుని మిత్రుడొకడు నీ తండ్రి మెడలో నెవడో పాము వేసెనని చెప్పగా మునికుమారుడు కోపముతో వెంటనే దోసిలితో నీటిని తీసుకొని నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసినవాడు తక్షకుని కాటుకు గురి అయి 7 మరణించుగాక అని శపించెను. మునికుమారులు కొందరు రాజభవనమునకు వెళ్ళి మునికుమారుడిచ్చిన శాపమును రాజునకు తెలిపిరి. అంతట పరీక్షిత్తు శాపము తప్పదని తెలిసి వృద్ధులైన మంత్రుల రావించి శాప విషయమును చెప్పి పూర్వమొక ముని మరణించిన తన భార్యను సగమాయస్సునిచ్చి బ్రతికించుకొనెను. అట్లేదే నొకయుపాయము నాలోచింపుడు. ఏయుపాయము లేనిచో దైవమునే దిక్కుగా నమ్ముకుందునని పలికెను. అన్ని విని మంత్రులు ఆయుస్సునిచ్చి ప్రియురాలిని బ్రతికించుకొన్న ముని ఎవ్వరో ఆమె ఎట్లు మరణించెనో తెలుపుడని కోరివి. రాజా వృత్తాంతము నెట్లు చెప్పెను. రురుముని ప్రియురాలిని బ్రతికించుకుంట. భృగు మహర్షి భార్య పునోమ, ఆమె అందాల రాశి. ఆమెకు చ్యవనుడను పుత్రుడు కలిగెను. చ్యవన్నకు సర్యాతి కూతురు సుకన్య భార్య. సుకన్యయు సుందరాంగి. వారి కుమారుడు ప్రమతి. అతని భార్య ప్రతాపి. ఆమె కుమారుడు రురువు. ఆ కాలములో సూర్యకేతుడను మహర్షియుండెను. అతడు విశ్వావను వలన మేనకకు జన్మించిన అందగత్తెయగు బాలికను ప్రమద్వరయను పేరు పెట్టి పెంచుచుండెను. కొంతకాలమునకు ప్రమద్వర సర్వలక్షణ శోభితయగు యువతి అయ్యను. రురు మహర్షి ఒకనాడా యువతిని చూచి కామార్తుడాయెను. అతని తండ్రి దిగులతో నుండివేమని కుమారుని ప్రశ్నింపనాతడు స్థూలకేతు ఆశ్రమమందున ప్రమద్వరను నాకు భార్యగా చేయుమనెను. ప్రమతి స్థూలకేశునితో మాట్లాడి రురువునకు వివాహము నిర్ణయించెను. వివాహమునకు ముందే నిద్రించుచున్న ప్రమద్వరనొక పాము కాటువేయగా ఆమె మరణించెను. స్థూలకేతు మిక్కిలి దుఃఖించుచుండెను. రురువా సన్నివేశమును చూచి బయటకు వచ్చి విరహాతురుడై బోరున ఏడ్చెను. కొంచెమాలోచించి అతడు స్నానము చేసి ఆచమనమొనర్చి నేను నా గురువులను భక్తితో పూజించితినేని నా ప్రియురాలిప్పుడే మరల జీవించుగాకలేనిచో నేనును మరణింతునని పలికి దోసిలితో నీటిని నేలపై విడిచెను. అంతటనొక దేవదూత రురువు వద్దకు వచ్చి నీ ఆయుస్సును సగమును ఈమెకిచ్చి బ్రతికించుకొనుమని సలహా ఇచ్చెను.